సూక్ష్మక్రిములు పుస్తకం 6వ భాగం. దీనిలో 3వ అంశం వ్యాధి. వ్యాధి అనేది ప్రతి మనిషికి సంబంధించిన సమస్య. వ్యాధి అనేది ఎవరికి ఎప్పుడు సోకుతుందో ఎవరూ చెప్పలేరు. కేవలం ఒంట్లో బాగులేనట్టు అనిపించవచ్చు, జ్వరం రావచ్చు, లేదా ఒళ్ళంతా దద్దుర్లు పుట్టచ్చు. వ్యాధి మృత్యువుకి కూడా కారణం కావచ్చు. ఒకరికి వ్యాధి వస్తే అది ఇతరులకి కూడా వ్యాపించవచ్చు. ఆ వ్యాధి ఉన్నట్లుండి ఓ ఊరంతా లేదా ఓ ప్రాంతమంతా వ్యాపించవచ్చు. కొన్ని వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. ఉదాహరణకి 1300లలో ఒకసారి కాలమృత్యువు అనే ఓ వ్యాధి యూరప్, ఆఫ్రికా, ఏషియా అంతా వ్యాపించి లక్షల కొద్దీ మనుషులని బలి తీసుకుంది. మానవ చరిత్రలోనే అది అత్యంత ఘోరమైన ఉపద్రవం. యూరప్లో ఇంచుమించు 3వ వంతు మనుషులు సమసిపోయారు. ఆ రోజులలో వ్యాధికి కారణమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. దెయ్యం పట్టిందని, గాలి సోకిందని, ఇలా ఏవో మూఢనమ్మకాలు చలామణిలో ఉండేవి. లోకంలో పెరిగిన పాపభారానికి భగవంతుడిచ్చిన శిక్ష అనుకుని సరిపెట్టుకున్నారు కొందరు. ఏది ఏమైనా వ్యాధిని అరికట్టవచ్చని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆ కాలమృత్యువు మళ్ళీ ఎప్పుడు విరుచుకుపడుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతికేవారు. కొన్ని వ్యాధులలో ఒక విశేషం ఏమిటంటే, ఒకసారి ఒక మనిషికి ఆ వ్యాధి సోకిందంటే అది ఆ మనిషికి మళ్ళీ సోకదు. మసూచి కానీ అమ్మవారు కానీ ఒకసారి ఒక మనిషికి సోకి నయమైనట్లయితే ఆ మనిషికి మళ్ళీ ఆ వ్యాధి ఎప్పుడూ రాదు. ఆ మనిషికి రోగనిరోధకత సంక్రమించింది అన్నమాట. ఆ మనిషి శరీరం ఆ రోగంతో పోరాడి ఆ రోగం నుండి ఒక విధమైన భద్రతాశక్తిని తనలో కల్పించుకుంటుంది. ఆ భద్రతాశక్తి కొన్నేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. అలాంటి రోగాలలో ముఖ్యంగా బాగా ప్రమాదకరమైన రోగం మసూచి, అంటే స్మాల్ పాక్స్. అయితే చిక్కేమిటంటే, ఈ రోగం ఒకసారి వస్తేనే ఆ మనిషి హరి అనేవాడు. కాబట్టి ఇక భద్రతాశక్తి ఏర్పడినా లేకున్నా ఒకటే. కొంతమంది కోలుకున్నా ఆ రోగం వల్ల ఒళ్ళంతా ఏర్పడ్డ వికారమైన మచ్చలతో, బాధించే కురుపులతో జీవితమంతా బాధపడవలసి వచ్చేది. అయితే కొంతమందికి మాత్రం ఆ రోగం కొద్దిగానే సోకి ఎక్కువ దుష్ఫలితాలను విడిచిపెట్టకుండా తొలగిపోయేది. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఆ వ్యాధి సోకకుండా భద్రతాశక్తి ఏర్పడేది. కనుక మసూచి అసలు సోకకుండా ఉండేదానికన్నా తక్కువ తీవ్రతతో సోకడమే నయం అన్నట్టు ఉండేది. తక్కువ తీవ్రతతో మసూచి సోకినట్లయితే ఇక జన్మలో రాదన్న ధీమా ఉండేది. అసలు సోకకుండా ఉన్నట్లయితే ఎప్పుడు దెబ్బ కొడుతుందో అన్న భయం నిరంతరం ఉండేది.